36 సంసార వృక్ష బీజం. శ్రీరాముడు, గురుదేవ, మనోనాశమంటే అర్థమైంది. మనస్సు దగ్గర ఇంకా కొంచెం సందేహం ఉంది. ఈ సంసారమే వృక్షమనుకుంటే దానికి బీజమేమిటి? ఏదో ఒక బీజం ఉందనుకుంటే దానికి వెనకాల ఇంకొక బీజం, దానికి వెనకాల ఇంకొక బీజం, అలా వరుసగా ఉండాలి కదా? ఏమిటవి? వశిష్ఠుడు, రామ, ఈ స్థూల శరీరం కనిపిస్తోంది కదా. ఈ స్థూల శరీరం రావటానికి కారణం లోపల ఉండే లింగ శరీరం. ఎందుకంటే దానిలోనే రకరకాల కర్మవాసనలు దాగి ఉంటాయి. వాటివల్లే ఆ లింగ శరీరం ఎప్పటికప్పుడు కొత్త కొత్త శరీరాలను తయారు చేసుకుంటోంది. ఇలా వాసనలతో నిండి ఉండే లింగ శరీరానికి కారణం ఆశలు, గల చిత్తం. అదేమిటండి మనస్సు శరీరానికి కారణం కాగలదా అంటావేమో. మనస్సే కదా స్వప్నాలలో రకరకాల శరీరాలను తయారు చేస్తున్నది. కనుక మనస్సు లింగ శరీరానికి బీజం. ఈ చిత్తానికి బీజాలు ఒకటి కాదు, రెండు. ఒకటి ప్రాణపరి స్పందము అంటే ప్రాణవాయు చలనము. రెండు దృఢ భావన అంటే వాసనలు లేక సంస్కారాలు. ప్రాణవాయువు 72,000 నాడులలో తిరిగినప్పుడు చిత్తం వ్యక్తమవుతుంది. ఆ వాయువు చలించకపోతే సంకల్పం అనేదే లేదు. ప్రాణానికి స్పందన ఉన్నదా లేదా అనే విషయం చిత్తం ద్వారా మాత్రమే గుర్తింపబడుతుంది. చిత్తంలో సంకల్పం ఉంటే ప్రాణంలో స్పందం ఉన్నట్టే. హిరణ్యగర్భుడి విషయంలో కూడా ఇది ఇంతే. సమిష్టి ప్రాణస్పందన వల్లనే హిరణ్యగర్భుడి యొక్క చిత్తం ప్రపంచం యొక్క ఆకారాన్ని పొందుతోంది. హిరణ్యగర్భుడు అంటే ప్రథమ జీవుడు. సమష్టి ప్రాణస్పందన ఆగితే ప్రపంచానికి ప్రళయం వస్తుంది. అది పూర్తిగా పోతే మోక్షం వస్తుంది. అందువల్లనే ప్రాణస్పంద నిరోధం వల్ల మోక్షం వస్తుందని పెద్దలు చెబుతున్నారు. అందుకోసమే యోగులు ప్రాణాయామాది యోగ సాధనలు చేస్తున్నారు. ఇక చిత్తానికి రెండో బీజం దృఢ భావన అని చెప్పాను కదా. దృఢ భావన అంటే వాసన. ఆయసర్ ఒక 100 దృఢ భావనయ త్యక్త పూర్వాపర విచారణం యదాదానం పదార్థస్య వాసనా సా ప్రకీర్తిత. సర్గ 91 శ్లోకం 29. సరిగా పూర్వాపర విచారణ చేస్తే ఈ ప్రపంచంలో ఏ వస్తువు సత్యంగా కనిపించదు. అలా సరిగా విచారణ చెయ్యకుండా జ్ఞానేంద్రియాదులను నమ్మేసి ఈ ప్రాపంచిక పదార్థాలు సత్యమేనని అంగీకరించేసి వాటిలో కొన్ని నావని, కొన్ని నేనని ఒప్పేసుకుని మాట్లాడుతున్నాడు జీవుడు. ఈ ఒప్పుకోవటానికి కారణం పూర్వజన్మలలో చేసిన గట్టి భావనే. ఇవి సత్యాలు అనే భావనే. ఆ భావనే ఆ పదార్థాలకు కొత్త రంగులను అంటగడుతోంది. నాది అనే రంగును, నేను అనే రంగును, పనికి వచ్చేది అనే రంగును, పనికి రానిది అనే రంగును, ఇలా రకరకాల రంగులను అంటగడుతోంది. కనుకనే దీనికి యవాసన అని పేరు. వాసేతీతి వాసన అనేది విప్పత్తి. వాసన కలిగించేది వాసన. ఒకనొక జీవికి శరీరము, ఇల్లు మొదలైనవి ఉన్నా పూర్వాపర విచారణ బాగా చేయటం వల్ల వాటికి నేను, నాది అనే రంగు తగులుకోకపోయినట్లయితే వాడికి వాసనలు లేనట్లే. లోకంలో మనిషి దేన్ని గట్టిగా భావన చేస్తే వీడు అలాంటివాడే అయిపోతున్నాడు. ఇది లోకధర్మం. అసమ్యదర్శనం యస్మాత్ అనాత్మన్యాత్మ భావనం యదవస్తుని వస్తుత్వం తచ్చిత్తం విద్ధి రాఘవ. సర్గ 91 శ్లోకం 34. దేనివల్లైతే సరైన చూపు తొలగి తను కానిదానిమీద తను అనే భావన కలుగుతుందో, సత్యం కానిదానిమీద సత్యం అనే భావన కలుగుతోందో అదే చిత్తం. రామ, మరోసారి చెబుతున్నాను, ప్రాపంచిక పదార్థాలు నిజమైనవని భావించడమే చిత్తం. కనుకనే చిత్రానికి దృఢ భావన రెండవ బీజమని నేను చెప్పాను. రామ, ఈ రెండు బీజాలకి ఒక విచిత్రమైన పరస్పర సంబంధం ఉంది. ఏమిటంటే వీటిల్లో ఏ ఒక్కటి నశించినా రెండవది కూడా వెంటనే నశిస్తుంది. ఎందుకంటే మనస్సు ఉద్భవించటానికి ఈ రెండు బీజాలు కలిపి కారణం. విడిగా ఏక్కటి అందుకు సరిపోదు. కుండలోకి నీళ్లు తీసుకోవాలంటే కుండలో ఆకాశము ఉండాలి, చెరువులో నీళ్లు ఉండాలి. అలాగే చిత్తం పుట్టాలి అంటే ప్రాణస్పందము ఉండాలి, దృఢ భావన ఉండాలి. కనుకనే వీటిల్లో ఏ ఒక్కటి నశించినా రెండవది నశించి తీరుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఈ రెండూ ఒకదానికొకటి బీజాలు. దీన్నే బీజాంకుర న్యాయము అంటారు. అంటే విత్తుమొలక సామెత అన్నమాట. ఈ రెంటికీ కలిపి శబ్ద స్పర్శాది విషయాలు బీజం. విషయ పరిత్యాగం చేస్తే ప్రాణస్పంద దృఢభావనలు రెండూ నశిస్తాయి. విషయ పరిత్యాగం అంటే ఏమిటో తెలుసా? శబ్దస్పర్శాది విషయాలన్నీ చిత్స్వరూపాలే అని, అవి చిత్తు కంటే భిన్నమైనవి కావు అని భావించటమే. దీనినే సంవేద్యత్యాగము అని కూడా అంటారు. విషయం జడం కదా, చిత్ అంటే చేతనం కదా, విషయం చిదభిన్నం ఎలా అవుతుంది అని సందేహిస్తావేమో. ఒకడు కలలో తన మరణాన్ని తనే చూశాడు, తాడు పాముగా కనిపించింది. ఇలాంటివన్నీ ఆయసర్వ్ 101 ఎలా సంభవిస్తున్నాయి? నీ చిత్తంలో ఒక చైతన్యం ఉండబట్టి దాన్ని ఆధారం చేసుకుని ఒక ప్రతిభాస కనిపిస్తోంది. అంటే ఒక దృశ్యం అనుభవానికి వస్తోంది. ఈ దృశ్యాలకు వేరే ఆధారం లేదు. కనుక ఇవన్నీ నీ చిత్తంలో ఉన్న చైతన్యం యొక్క రూపాంతరాలే అని చెప్పటంలో తప్పులేదు. ఇదే తర్కాన్ని ఈ ప్రపంచానికి పట్టించు. ఈ జగజ్జాలమంతా కూడా ఒక ఆభాసే. కనుక ఇది కూడా హిరణ్యగర్భుడి యొక్క చిత్రంలోని చైతన్యం యొక్క రూపాంతరమే. కనుక విషయాలు చిదభిన్నాలు అనటంలో తప్పులేదు. ఏ సంవేద్యాన్ని, ఏ విషయాన్ని చూసినా ఇది సంవిత్ యొక్క, చిత్తంలోని చైతన్యం యొక్క రూపాంతరమే అనే అనుసంధానం పెరగాలి. ఇది పెరిగిన కొద్దీ సంవేద్యం, విషయం కనిపించటం తగ్గి సంవేదన, చైతన్యం యొక్క స్ఫూర్తి పెరుగుతూ ఉంటుంది. అలా విషయాలన్నీ తుడిచిపెట్టుకుపోతే మిగిలేదే మోక్షం. కనుక రామ, అసంవిత్తి రజాడ్యస్థా సుఖాయజననాత్మనే అజడో గలితానందః త్యక్త సంవేదనో భవ సర్గ 91 శ్లోకం 77. వేద్యాలు కనిపించకపోవటం అనేది చిదేక రసంలో ప్రతిష్ఠింపబడినట్లయితే, అంటే జడత్వం అంటని చిదేక రసస్వభావం గట్టిగా సుప్రతిష్ఠితమైనట్లయితే శాశ్వత ఆనందం లభిస్తుంది. అందువల్ల ఓ రామ, నువ్వు జడత్వాన్ని వదిలిపెట్టు, సంవేదనాన్ని కూడా పరిత్యజించు, దానివల్ల పరిపూర్ణ ఆనందస్వరూపుడివిక. గమనిక, ఈ శ్లోకంలో గడితానందః అనే పదం ఉంది. మామూలుగా అయితే ఈ పదానికి ఆనందం లేనివాడు అని అర్థం చెప్పాలి. అలా చెప్పదలుచుకున్నట్లయితే ఇంద్రియ జనితమైన ఆనందాల స్పర్శ లేనివాడు అని చెప్పుకోవాలి. దానికన్నా గళిత శబ్దానికి లక్షణావృత్తిచేత ఏకరసిభూత పరిపూర్ణుడుగా అయినవాడు అనే అర్థం చెప్పడమే సముచితమని వ్యాఖ్యాత అభిప్రాయం. శ్రీరాముడు గురుదేవ అజడో గళితానంద అత్యక్త సంవేదనో భవ అంటున్నారు. జడత్వము పనికిరాదు, చేతనత్వము పనికిరాదు అంటున్నారు. ఒక్క పదార్థం అయితే జడం కావాలి, లేకపోతే చేతనం కావాలి. అది కాకూడదు, ఇది కాకూడదు అంటే ఎలా కుదురుతుంది? వశిష్ఠుడు త్యక్త సంవేదనో భవ అనే చోట సంవేదన శబ్దాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. బాహ్య విషయాలను సత్యత్వ బుద్ధితో గ్రహించటం పేరే సంవేదనం. అంతేగాని నువ్వు అనుకున్నట్లుగా శుద్ధ చేతనత్వం కాదు. తత్వాన్ని గ్రహించిన జీవన్ముక్తుడికి బాహ్య పదార్థాలమీద సత్యత్వ బుద్ధి ఉండదు. అందుచేత జీవన్ముక్తుడు త్యక్త సంవేదనుడు, సంవేదనను వదిలిపెట్టినవాడు అవుతున్నాడు. ఇలా సంవేదనను వదిలిపెడితే మిగిలి ఉండేవాడు కేవల చిత్స్వరూపుడే అవుతాడు. అంటే వాడు అజడుడు అవుతాడు. శ్రీరాముడు అలాంటి జీవన్ముక్తులకు బ్రహ్మాకార వృత్తి రూపమైన సంవేదనం ఉంటుంది కదా. ఆ సంవేదనం మిగిలి ఉంటే వాళ్లకు త్యక్త సంవేదనత్వం ఎలా పడుతుంది? వశిష్ఠుడు వాళ్లకు బ్రహ్మకార చిత్తవృత్తి కూడా క్రమంగా బ్రహ్మజ్యోతిలో లీనమై బ్రహ్మకంటే భిన్నమైన చిత్తవృత్తి లేనిదైపోతుంది, బాధితమైపోతుంది. అందువల్ల వాళ్లకు ఆ రకమైన సంవేదనం కూడా మిగలదు. కనుక రామ, నువ్వు అలాంటి స్థితిని సాధించు. ఆయసర్వ్ 102. ఇంతకు ఒకదానికొకటి బీజాలు చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఆ వరుసలో ప్రాణస్పంద దృఢభావనలు రెండిటికీ కలిపి విషయాలు బీజము అని చెప్పాను. వీటినే సంవేద్యాలు అంటారు అని కూడా చెప్పాను. ఈ సంవేద్యానికి మూల కారణం సంవిత్తు, చిత్తంలో ఉండే చైతన్యం అని కూడా నిరూపించాను. ఇక ఈ సంవిత్తుకు బీజం సన్మాత్రం. సన్మాత్రము అంటే కేవలమైన అస్తిత్వం. శుద్ధ సత్తా, ఈ సత్తా రెండు రకాలు. ఒకటి అనేకరూప సత్తా, రెండు ఏకరూప సత్తా. అనేకరూప సత్తా అంటే కుండగా ఒక సత్తా, బండగా ఒక సత్తా, చెట్టుగా ఒక సత్తా, పుట్టగా ఒక సత్తా అని ఇలా అనేక రకాల ఆకారాలతో ఉండే సత్తా. ఏకరూప సత్తా అంటే దాంట్లో ఏ రకపు భేదాలు ఉండవు, అంతా ఒకే ఏకాండి స్వరూపంగా ఉంటుంది. వీటిల్లో అనేకరూప సత్తా నిజమైన సత్తా కాదు. ఏకరూప సత్తయే నిజమైన సత్తా, అదే శాశ్వతమైన సత్తా. మరో దృష్టితో చూస్తే ఈ సత్తను కాలసత్తా అని, వస్తుసత్తా అని ఒక విభాగం చేయవచ్చు. భూత భవిష్యద్వర్తమాన కాలాలను బట్టి సత్తను విభాగం చేస్తే అది కాలసత్తా. వీటిలో వర్తమాన సత్తా నిజమైన సత్తా, ఇక పదార్థాలను ఆధారం చేసుకుని ఉన్న సత్తా వస్తుసత్తా. వాటిలో ఆత్మసత్తయే నిజమైన సత్తా. ఇలా మరికొన్ని రకాల సత్తా విభాగాలను కూడా చెప్పారు. తెలుసుకోవలసిన మాట ఏమిటంటే ఎన్ని విభాగాలున్నా వాటన్నింటినీ వదిలేసి అన్ని రకాల సత్తలలోనూ అనుగతంగా ఉన్న సత్తా సామాన్యాన్ని పట్టుకోవాలి. దాన్నే అనుసంధానం చెయ్యాలి. దానివల్లే పరిపూర్ణ ఆనందం. ఈ సత్తా సామాన్యానికి మూలకారణం పరబ్రహ్మయే. నిజానికి అది పరబ్రహ్మ కంటే భిన్నమైనది కాదు. దానికంటే సారమైన వస్తువు వేరే మరేదీ లేదు. రామ, అర్థమైంది కదా ఈ సంసారానికి కారణ పరంపర ఏమిటి అని ప్రశ్నించావు. సంసారానికి కారణం లింగ శరీరమని, దానికి కారణం చిత్తమని, దానికి కారణం ప్రాణస్పంద దృఢ భావనలని, వాటికి కారణం సంవేద్య విషయాలని, దానికి కారణం నిర్గుణ బ్రహ్మమని, దీనికి వేరే కారణం లేదని, ఇది అన్ని కారణాలకు మూలమైన పరమ కారణమని మన చర్చలో తేల్చుకున్నాం.